بسم الله الرحمن الرحيم يسبح لله ما في السماوات وما في الأرض الملك القدوس العزيز الحكيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆకాశాలలోని ప్రతి వస్తువు, భూమిలోని ప్రతి వస్తువు అల్లాను స్తుతిస్తోంది. ఆయన విశ్వ సమ్రాట్టు, ఎంతో పరిశుద్ధుడు, అత్యంత శక్తివంతుడు, వివేకవంతుడు. هو الذي بعث في الأميين رسولا منهم يتلو عليهم آياته ويزكيهم ويعلمهم الكتاب والحكمة وإن كانوا من قبل لفي ضلال مبين وآخرين منهم لما يلحقوا بهم وهو العزيز الحكيم ذلك فضل الله يؤتيه من يشاء والله ذو الفضل العظيم ఆయనే నిరక్షరాస్యులలో ఒక ప్రవక్తను స్వయంగా వారి నుండే లేపాడు. ఆ ప్రవక్త వారికి ఆయన వాక్యాలను వినిపిస్తున్నాడు, వారి జీవితాలను తీర్చిదిద్దుతున్నాడు, వారికి గ్రంథాన్ని, వివేకాన్ని బోధిస్తున్నాడు. వాస్తవానికి దీనికి పూర్వం వారు పూర్తిగా మార్గం తప్పి ఉన్నారు. ఇంకా వారితో చేరని ఇతరుల కొరకు కూడా ఈ ప్రవక్త ప్రభవించబడ్డాడు. అల్లాహ్ అత్యంత శక్తివంతుడు, వివేకవంతుడూను. ఇది ఆయన అనుగ్రహం. తాను కోరిన వారికి దానిని ప్రసాదిస్తాడు. ఆయన గొప్ప అనుగ్రహశాలి. مَثَلُ الَّذِينَ حُمِّلُوا التَّوْرَاةَ ثُمَّ لَمْ يَحْمِلُوهَا كَمَثَلِ الْحِمَارِ يَحْمِلُ أَسْفَارًا بِئْسَ مَثَلُ الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِ اللَّهِ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ తౌరాతు గ్రంథ బాధ్యతాభారం మోపబడినప్పటికీ దానిని మోయనివారు పుస్తకాల బరువును మోసే గాడిదను పోలి ఉన్నారు. అల్లా వాక్యాలను తిరస్కరించిన వారి పోలిక దీనికంటే కూడా ఘోరమైనది. ఇటువంటి దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపడు. قُلْ يَا أَيُّهَا الَّذِينَ هَادُوا إِنْ زَعَمْتُمْ أَنَّكُمْ أَوْلِيَاءُ لِلَّهِ مِنْ دُونِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ إِنْ كُنْتُمْ صَادِقِينَ وَلَا يَتَمَنَّوْنَهُ أَبَدًا بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ والله عليم بالظالمين قل إن الموت الذي تفرون منه فإنه ملاقيكم ثم تردون إلى عالم الغيب والشهادة فينبئكم بما كنتم تعملون وارتو إلى أنو يودلي بوين برجلارا ఒకవేళ మిగతా ప్రజలందరికంటే మీరు మాత్రమే అల్లాకు ప్రియమైనవారు అనే గర్వం మీకు ఉంటే చావును కోరుకోండి. మీరు పలికే ఈ ప్రగల్భాలు నిజమే అయితే ఈ పని చెయ్యండి. కాని వారు తాము చేసుకున్న అకృత్యాల కారణంగా చావును ఎన్నటికీ కోరుకోరు. అల్లాహ్ ఈ దుర్మార్గులను బాగా ఎరుగును. వారికి ఇలా చెప్పు, ఏ చావు నుండి మీరు పారిపోతున్నారో అది మీకు తప్పకుండా వచ్చి తీరుతుంది. ఆ తరువాత మీరు రహస్య విషయాలు, బహిరంగ విషయాలు అన్నింటినీ ఎరిగిన వారి ముందు హాజరుపరచబడతారు. అప్పుడు ఆయన మీకు మీరేమేమి చేస్తూ ఉండేవారో అవన్నీ తెలుపుతాడు. يا أيها الذين آمنوا إذا نودي للصلاة من يوم الجمعة فاسعوا إلى ذكر الله وذروا البيع ذلكم خير لكم إن كنتم تعلمون فإذا قضيت الصلاة فانتشروا في الأرض وابتغوا من فضل الله واذكروا الله كثيرا لعلكم تفلحون విశ్వాసులార శుక్రవారం నాడు నమాజుకై పిలిచినప్పుడు అల్లా సంస్మరణ వైపునకు పరుగెత్తండి. క్రయ విక్రయాలను వదిలిపెట్టండి. మీరు గ్రహించగలిగితే ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది. ఆపై నమాజు ముగిసిన తరువాత భూమిపై వ్యాపించండి. అల్లా అనుగ్రహాన్ని అన్వేషించండి. అల్లాను అత్యధికంగా స్మరిస్తూ ఉండండి. బహుశా మీకు సాఫల్య భాగ్యం కలుగవచ్చు. وَإِذَا رَأَوْا تِجَارَةً أَوْ لَهْوًا فَضُّوا إِلَيْهَا وَتَرَكُوكَ قَائِمًا قُلْ مَا عِندَ اللَّهِ خَيْرٌ مِنَ اللَّهْوِ وَمِنَ التِّجَارَةِ وَاللَّهُ خَيْرُ الرَّازِقِينَ వారు వ్యాపారం వినోద క్రీడలు జరుగుతూ ఉండగా చూచి అటువైపు పరుగెత్తారు. నిన్ను నిలబడి ఉన్న స్థితిలో వదలి వెళ్లారు. వారితో ఇలా అను, వినోద క్రీడల కంటే వ్యాపారం కంటే అల్లా వద్ద ఉన్నదే శ్రేష్టమైనది. అల్లాహ్ అందరికంటే మేలైన ఉపాధి ప్రదాత.